بسم الله الرحمن الرحيم والسماء والطارق وما أدراك ما الطارق النجم الثاقب إن كل نفس لما عليها حافظ فلينظر الإنسان مما خلق خلق من ماء دافق يخرج من بين الصلب والترائب إنه على رجعه لقادر يوم تبلى السرائر فما له من قوة ولا ناصر والسماء ذات الرجع والأرض ذات الصدع إنه لقول فصل وما هو بالهزل إنهم يكيدون كيدا وأكيد كيدا فمهل الكافرين أمهلهم رويدا. అనంత కరుణామయుడు అపారకృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఆకాశం సాక్షిగా, రాత్రివేళ ప్రత్యక్షమయ్యేదాని సాక్షిగా. రాత్రివేళ ప్రత్యక్షమయ్యేదేమిటో నీకు తెలుసా? అది మెరిసే నక్షత్రం. తనకు ఒక సంరక్షకుడంటూ లేని ప్రాణి ఏదీ లేరు. కనుక మానవుడు తాను ఎలాంటి వస్తువుతో పుట్టించబడ్డాడో కొంచెం ఆలోచించాలి. వెన్నెముకకు ప్రక్కటెముకలకు మధ్య నుండి దూకుడుగా వెలువడే ఒక ద్రవ పదార్థంతో అతడు పుట్టించబడ్డాడు. నిశ్చయంగా ఆయన అతన్ని మళ్లీ సృష్టించగల శక్తిమంతుడు. దాగి ఉన్న రహస్యాలు బట్టబయలై పరీక్షించబడే రోజున మానవుని వద్ద స్వయంగా తనదంటూ ఏ శక్తి ఉండదు. అతనికి సహాయం చేసేవాడు కూడా ఎవడూ ఉండడు. వర్షాన్ని కురిపించే ఆకాశం సాక్షిగా, వృక్షజాతి మొలకెత్తేటప్పుడు బ్రద్దలయ్యే నేల సాక్షిగా. ఇదొక నిర్ణయాత్మకమైన విషయం, నవ్వులాట కాదు. వీరు కొన్ని పన్నాగాలు పన్నుతున్నారు, నేను కూడా ఒక పన్నాగం పన్నుతున్నాను. కనుక ఓ ప్రవక్త, ఈ అవిశ్వాసులను వదిలెయ్యి. కొంతకాలం పాటు వారి మానాన వారిని వదిలెయ్యి.